జై శ్రీరామ్. పూజ్య భగవద్బంధువులారా, కొన్ని అనివార్య కారణాలు అంటే అనారోగ్య కారణంగా సుమారుగా 2 నెలలు వరకు మధ్యలో మనకు అంతరాయం కలిగింది. డిసెంబర్లో ధనుర్మాసం ఆరంభం నుంచి ఆ పాసురాలనేదో సంక్షిప్తంగా చెప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జనవరి 14, 15 అనారోగ్యంతో ఆపేయటం జరిగింది. అంటే ఎన్నో ఔషధ సేవలు, మందులు, వాడకాలు అయినవి పూర్తిగా మాత్రం ఆరోగ్యము చిక్కలేదు. ప్రధానంగా మెడలు వంచి అలా పుస్తకాన్ని చూస్తూ ఉంటే నొప్పి పుడుతూ ఉన్నది. ఇదివరకు నడుము నొప్పి ఉండేది, అది క్రమంగా పైకెక్కుతుందన్నారు డాక్టర్లు. అలాగే మెడలకు కూడా వచ్చేసింది. ఆయుర్వేదము, హోమియో, ఆంగ్ల వైద్యాలు ఎన్నో వాడుతూనే ఉంటాం, ఎలాగూ తప్పదు. కనుక పూర్తిగా అయితే తగ్గలేదు, కానీ మరి ఎంతకాలం ఇలా ఆపి ఉంచుతాము? కనీసం రామాయణం పూర్తి చేసుకుంటే ఆ తరువాత తదితరమైనటువంటిది తర్వాత చూడవచ్చు అనే ఒక అభిప్రాయం కలిగి, మళ్ళీ సీతమ్మ చరిత్ర కదా రామాయణం, కనుక ఈరోజు ఏదో మహిళా దినోత్సవం అంటూ అందరూ చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ అమ్మవారు కూడా ఆమె చరిత్రే కనుక ఆ తల్లికి ఆమె పాదాల యందు సమర్పించాలి, ఆరంభించి అనేటటువంటి ఒక సంకల్పం ఎందుకో ఓ 10 నిమిషాలు ముందే అనిపించింది. మళ్ళీ ఆపినది ఎక్కడా అంటూ అవన్నీ చూసుకుంటూ వచ్చాను. సరే, మనము ఎక్కడెక్కడ ఉంచాము అని అంటే, ఆ రామచంద్రస్వామి గుహ అని దగ్గర ఉన్నట్టుగాను, అలాగే మరి వీరు అయోధ్యలో ఉన్నటువంటి వారు ఆమె కౌసల్యను సుమిత్ర ఊరడిస్తూ ఉన్నట్లుగా చెప్పుకున్నాం. వనిత యవ్వాని శౌర్య మవార్యము ఏ విధూత కల్మషు తేజంబు దుర్నిరీక్ష్యము ఆ రఘుస్వామి వనవాసమర్ధి సలిపి అవలగై కొను సామ్రాజ్యము అది నిజంబు అని ఆ సుమిత్ర ఊరడించింది. అమ్మా, ఎవని శౌర్యం ఉన్నదే, అది ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. ఆయన యొక్క తేజస్సు దుర్నిరీక్షము ఎవరు కూడా తల ఎత్తి చూడలేరు. అటువంటి ధర్మాత్ముడైనటువంటి రాముడు ఆ వనవాసాన్ని అనుకున్న ప్రకారంగా ఆ జరిపేసి ఆ 14 సంవత్సరాలు తర్వాత వచ్చి సామ్రాజ్యాన్ని తీసుకుంటాడు. ఇది సత్యము. నీవు ఏ విధమైనటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, ధర్మమూర్తి రాముడు అని ఆ రాముని యొక్క ధర్మ తత్వము, సత్య పరాక్రమము కూడా చూసినటువంటి ఆ సుమిత్ర ఊరడిస్తూ ఉన్నది అని చెప్పుకున్నాము. అలాగే సామాన్యుడు కాదమ్మా రాముడు అని అంటే, ఆయన తన యొక్క ధర్మం చేత ఎవరిని ఏ విధంగా చూడాలో అలా చూసేటటువంటి ఆ చాకచక్యము రాముని యందు ఆ నైపుణ్యము ఉన్నది. అలా విద్యలు నేర్చుకున్నాడు, తన యొక్క స్వభావాన్ని అలా మలుచుకున్నాడు, అలా ధైర్యశాలి రాముడు. ఈను నకి నుండు ఈశ్వరు నకి ఈశ్వరుడు అగ్నికి నగ్ని కీర్తికి ఘనమగు కీర్తి గహ్వరికి గహ్వరి లక్ష్మికి లక్ష్మి పెద్ద వేల్పున కెల వేల్పు భూతములలో ఘనభూతము నీ కుమారుడు అయిన కుల నేతకు విమతులెవ్వరు రాష్ట్రమునన్ పురంబునన్. రాముడంటే ఏమనుకుంటూ ఉన్నావమ్మా, రాముడు అని అంటే అతడు సూర్యుడికి సూర్యుడు అంటే సూర్యుడిని కూడా శాసించగలిగినటువంటి వాడు, ఈశ్వరుడు సమస్త ప్రాణులను శాసించేటటువంటి ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడు, అగ్నికి అగ్ని, తేజానికి తేజము, అంటే ఏమి అని అంటే, మానవుడు తన యొక్క శక్తి చేత సాధించలేనిదంటూ ఏదీ లేదు. అది ఒక్కటి అందరూ కూడా గమనించవలసినటువంటి విషయము. రామునికి అక్కడ పరాత్పరత్వాన్ని ఆపాదించి చెప్పుకోవలసినటువంటి అవసరమేమీ లేదు. పరాత్పరుడు అనేటటువంటి వాడు ఇలా ఉంటేనే వాడు పరాత్పరుడు అవుతాడు. అలాగే రాముడు కూడా, ధైర్యశాలి రాముడు తాను ధర్మ మార్గమును తప్పడు కనుక ఎట్టి పరిస్థితులలోనూ ఆ రామునికి ఎదురు వచ్చేదంటూ ఏదీ ఉండదమ్మా. అలా ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఇదే స్థితి ఉంటుంది అని మనం తెలుసుకోవాలి వాల్మీకి రామాయణం ద్వారా. అంతే తప్ప రాముడు దేవుడు కనుక ఆయన అలా చేయగలిగాడు, మనమేం చేస్తాము అని అంటూ ఆయనకి దండాలు పెడుతూ కూర్చుంటాము అని అంటూ మాత్రము అలా ఉండకూడదు అని తెలుస్తూ ఉంది మనకి. ఎన్నో రకాల వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఈ కాలం, దానికి ఎవరు ఏమి చేయగలిగేది కాదు. ఏం చేయాలి అంటే, తాను ధర్మ మార్గ ప్రవర్తకుడైనప్పుడు అందరినీ కూడా అతడు ఆపగలడు. అయితే మరి కుటిలంగా నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కదా అని అంటే, వాళ్ళ విషయంలో కుటిల నీతినే ప్రవర్తింప చేయాలి. రాముడేమన్నా విడిచిపెట్టాడా? ఎక్కడ ఏది చేయాలో అది చేశాడు రాముడు. అదే న్యాయం. మోసగాడికి మోసం చేయటమే న్యాయం. అలాగే ఏ విధంగా ఎలా ప్రవర్తించే వాళ్ళకి అలా ప్రవర్తించలేక మనము చేతగాని చచ్చు దద్దమ్మలమైపోతూ ఉన్నాం. అంతేకాని రాముడు అలా చెయ్యలేదు, అలా అని దేవుడి మీద భారం వేసి చేతులు ముడుచుకొని కూర్చోను లేదు రాముడు. ఏదో మా పెద్దవాళ్ళు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అని కూడా అనలేదు రాముడు. దానిని విడిచిపెట్టలేదు. అలా ఆ విధమైనటువంటి వాడు సుమా రాముడు. కనుక నీకేమీ భయం ఎందుకమ్మా? మెలపుగ లక్ష్మితన్ అధిగమింప మహీసుతగూడి రాఘవుండెలక అభిషిక్తుడై జనులకేలికగాగలడు ఏల సంధియంబు అలికచ పౌర జానపదులాతనికభ్యుదయంబు కోరి నిశ్చలమతి సర్వదేవతల సన్నుతి చేయుచునున్నవారుగిన్. రాముడు అని అంటే ఎటువంటి వాడు? మళ్ళీ రాజ్యాభిషేకానికి వస్తాడు రాముడు, జనులను పరిపాలిస్తాడు, ఏమీ సందేహం లేదు. పౌరులు జానపదులు, పట్టణాల్లో పురాల్లో నివసించేవారు, జనపదాల్లో నివసించేవారు అందరూ కూడా ఆ రాముడే మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి వారి వారి ఇష్ట దైవాలను ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే జనము యొక్క సమ్మతి ఉన్నది రామునికి, ఎక్కడ అసమ్మతి అనేటటువంటిది లేదమ్మా. నీకెందుకు ఆ సందేహమేమీ అవసరం లేదు. అనుపమ శోక వేగ హతులై పురిలో గలవాడలెవ్వనింగనుగొని అశ్రుబిందువులు కారగ నెట్టుచునున్న వారలాయనఘుడు లక్ష్మితోడ జనకాత్మజతోడ ధరిత్రితోడ సొంపెనయగూడి రాజ్యమునకు ఏలికగాగలడు ఎన్ని చూడగన్. కనుక ఆ రాముడు అని అంటే అతడు మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు అతడు రాజ్యానికి ప్రభు అవుతాడు. ఎలా అంటే, అప్పుడు ఆయనకి రాజ్యలక్ష్మి ఆయన్ను వరిస్తుంది, జనకాత్మజ ఎలాగూ వరించే ఉన్నది, అలాగే భూదేవి కూడా వరిస్తుంది. మరి భూమి వరించటం అని అంటే, ఆయన రాజైనప్పుడు ఆయనకి ధర్మంగా ఉన్నప్పుడు పంటలను పాడి పంటలన్నీ అందిస్తూ ఉంటుంది. ఇలా మూడు లక్ష్ములతో కూడి ఉంటాడు సుమా రాముడు. అంబురుహ నేత్ర వల్కల మధ్య దాల్చి వనమునకు పోవు రామ భద్రుని పిరుంద జనక సుతమాట్కి విడువకసని రాజ్యలక్ష్మి ఆతనికెద్ది దుర్లభము చెప్పుమా. రాజ్యలక్ష్మి విడిచిపోయింది అనుకుంటున్నావా రాముణ్ణి? లేదమ్మా, ఆయన వల్కలములు నారచీరలు ధరించి వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనక సీతాదేవి నడుస్తూ ఉన్నది, ఆమె రాజ్యలక్ష్మి. ఆ రూపంలో వెళ్తూ ఉన్నది రాజ్యలక్ష్మి. అటువంటి రాముడికి దుర్లభము అంటూ ఏదీ లేదు. చాపశర ఖడ్గముల భూమి శత్రుబుద్ధరుండు లక్ష్మణుడు ఉగ్ర వీర్యుండు మ్రోల అప్రమాదుడై ప్రోచుచు నరుగుచుండ రామభద్రునికెద్ది దుర్లభము చెప్పుమా. ఆ లక్ష్మణుడు ధనుర్బాణములు ధరించి ముందు నడుస్తూ ఉన్నాడు. వెనక సీతమ్మ నడుస్తూ ఉంటే ముందు లక్ష్మణుడు నడుస్తూ ఉన్నాడు. మహాపరాక్రమశాలి, దేనికైనా సరే తెగించేటటువంటి సాహసం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడు ముందు నిలబడి నడుస్తూ ఉంటే రామునికి ఏమిటమ్మా, ఆయనకి దుర్లభం అంటూ ఏదీ లేదు. వనవాసము సల్పి రయంబున క్రమ్మర నరుగుదెంచి పొలుపుగ చరణంబునకు ప్రణమిల్లు రాముని కనుగొని మది సంతసించు కాలము వచ్చున్. ఆ వనవాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చి నీ పాదాలకు నమస్కరించేటటువంటి రాముడిని నువ్వు చూస్తావు, ఆ కాలం వస్తుందమ్మా. కనుక నీవు హాయిగా సంతోషంగా ఉండవమ్మా అంటూ ఆమెను ఓదారుస్తూ ఉన్నది అని చెప్పుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పుకొని మహిళ ఆ దినోత్సవానికి ఇలా మహిళల కథలు, సీతమ్మ, కౌసల్య, సుమిత్ర, మరి లోకానికి వారే కదా స్త్రీలే మాతృమూర్తులు. ప్రతి పురుషునికి కూడా స్త్రీ మాతృమూర్తి, తల్లి. అలాగే ఇంకా ఎన్నో విధాలుగా అన్ని విధాలుగాను సేవలు అందిస్తూ ఉంటుంది. అలా పురుషులందరూ కూడా మాతృమూర్తులుగా భావిస్తూ తల్లి, చెల్లి, భార్య, ఇంకా అనేక విధాలుగా వారిని అందరినీ కూడా గౌరవిస్తూ మనము కూడా వారి చేత గౌరవాలు పొందుతూ ఉండటానికి ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు అందరూ కూడా కరోనా నుంచి బయటపడి హాయిగానే ఉన్నారు. మళ్ళీ వస్తుందనే భయం ఏమీ పడాల్సిన అవసరం లేదు. మంచి బుద్ధులతో అలాగే మంచి పదార్థాలు సేవిస్తూ అలా మంచి మాటలు చెప్పుకుంటూ మంచి సంబంధాలు ఒకరితో ఒకరు కలుపుకుంటూ ఇది మరొక పునర్జన్మగా భావించి, ఇది ఒక కృతయుగముగానే భావించి మంచి న్యాయము, ధర్మము, సత్యము ఇలాంటి గుణములను పెంచుకుంటూ ముందుకే నడుద్దాం. రామకథని కూడా అలా చెప్పుకుంటూ మనం ముందుకు నడుస్తూ వెళ్తాం. అలాగే అప్పుడు ప్రకృతి కూడా మనల్ని అనుసరించి వస్తూ ఉంటుంది. కనుక మనమందరమే ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమా.